ఆరు స్వప్నరాజు. దీనికి సమాధానం 13వ సర్గలో వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్కసారి నీవు నీ స్వప్నలోకల్లోకి వెళ్ళవయ్యా, వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించు. నీ స్వప్నలోకల్లో నువ్వే రాజువి, నీకో రాజ్యము, పంచభూతాలు, గుళ్ళు, దేవుళ్ళు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నీ ఆ స్వప్న ప్రపంచంలో ఉన్నాయి. అక్కడ నీతో పాటు అనేక మంది జీవులున్నారు. ఈ లోకము, ఈ జీవులు అందరూ ఎక్కడ్నించి వచ్చారు? నిద్రపోతున్న నీలోంచి వచ్చారనే చెప్పాలి. ఇప్పుడు స్వప్నలోకల్లో ఉన్న రాజుగా కాసేపు ఆలోచించు. ఆ రాజు అక్కడ కూర్చొని ఈ సృష్టి ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన తెగక ముందే నీకు మెలకువ వచ్చేసింది. నీకు ఆ స్వప్నలోకం, ఆ స్వప్నరాజు, స్వప్నరాజు ఆలోచనలు అన్నీ గుర్తున్నాయి. ఒకవేళ ఏదో విచిత్రం జరిగి ఆ స్వప్నరాజు బ్రతికి నీ దగ్గరకు వచ్చి, అయ్యా, మా స్వప్నలోక సృష్టి ఎలా జరిగింది అని నిన్ను అడిగాడనుకో, నువ్వేమి చెబుతావు? ఏం చెప్పగలవు? అంతా నా మనస్సులోనే జరిగిందయ్యా, అంతకంటే వేరే ఎక్కడా ఏ సృష్టి జరగలేదు అని నీవు చెబుతావు. స్వప్నరాజు నీ మనస్సు యొక్క పరిమాణం ఎంత అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఈ మహాసృష్టితో పోల్చిచూస్తే నీ మనస్సు యొక్క పరిమాణం అణుతుల్యం అని చెప్పక తప్పదు. ఆ మాటే చెబుతావు. వెంటనే స్వప్నరాజు, అయ్యా, మా లోకం కోట్ల కోట్ల మైళ్ళు ఉంది. అంతటి విశాలమైన ఆ లోకం అణుతుల్యమైన మీ మనస్సు యొక్క గర్భంలో ఉందా? ఇదెక్కడి మాటండి అని అడిగాడు. నువ్వేం చెబుతావు? ఓరి వెర్రివాడా, ఎన్ని కోట్ల మైళ్ళున్నా నీ ప్రపంచము నువ్వు లేనివాళ్లేనయ్యా. ఆ వైశాల్యమంతా నీ భ్రాంతి. నీ స్వప్నలోకపు కోట్ల కోట్ల సంవత్సరాల చరిత్రంతా భ్రాంతే. అదంతా నా ఆయసర్. ఆరు మనస్సులో నిమిషంలో జరిగింపోయింది. కనుక నీ స్వప్నలోకల్లో నువ్వు అనుభవించిన మూడు డైమెన్షన్లు అబద్ధమే. నాల్గవ డైమెన్షన్ కాలము అబద్ధమే. అంటే నీ స్వప్నలోకల్లో నువ్వు చూసిన ప్రదేశము, నువ్వు అనుభవించిన కాలము రెండూ లేనివే అని చెప్పాల్సిందే నువ్వు. ఆ స్వప్నరాజు ఒప్పుకొంటాడా? మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. నా లోకల్లోని దేశము, కాలము రెండూ అబద్ధాలైతే నేనిట్లా ఉంటానండి? నేను నా కళ్లతో చూశాను ఆ దేశాన్ని, ఆ కాలాన్ని. మీకు నన్ను కలలో చూసిన గుర్తు ఉందా లేదా? మీరు స్వయంగా నన్ను చూసుకూడా నేను, మా లోకము మీకు గుర్తుండి కూడా నువ్వు లేవు, నీ లోకము లేదు పొమ్మంటారు, ఇదేం ధర్మమండి అని ఆ స్వప్నరాజు మళ్లీ నిగ్గదీశాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? నిన్ను, నీ లోకాన్ని చూసిన మాట నిజమే, ఆ మాట నాకు గుర్తున్న మాట కూడా నిజమే. అయినా సరే నువ్వు నీ లోకము లేనివే, ఎందుకంటే కోట్ల మైళ్ల వైశాల్యం గల నీ లోకం నా మనస్సనే అణువులోనే పుట్టి జీవించింది. కోట్ల సంవత్సరాల చరిత్ర గల నీ లోకం నా మనస్సులో నిమిషంలో పుట్టి జీవించి లయించింది. మీ లోకంలోని ఒక అణువును తీసుకో. ఆ అణువులోకి చిన్న చిల్లి పెట్టు. ఆ చిల్లిలోంచి లోపలకు వేలుపెట్టు. లోపల మైళ్ల కొద్దీ వైశాల్యం గల గుహ ఉంది అని అనిపిస్తే దాన్ని నువ్వు నమ్ముతావా? ఏదో పిచ్చి ఊహలే అని వదిలేస్తావా? ఆ ఊహ నీకు వచ్చినా సరే, అణువు యొక్క గర్భంలో మహాగుహ ఉండటం అసాధ్యం. కనుక ఆ ఊహే తప్పు అని నిర్ణయం చేస్తావు కదా. అలాగే నేను చెబుతున్నాను, నా మనస్సనే అణువులో బ్రహ్మాండమైన నీ స్వప్నలోకం నాకే కనిపించింది. ఆ కనిపించినప్పుడు ఇది నా మనస్సనే అణువులో ఉంది అనే విషయం నాకు గుర్తులేదు. అందువల్ల ఆ లోకమంతా సత్యమే అని అప్పుడు నేను నమ్మాను. నువ్వు కూడా అట్లాగే నమ్మావు. నువ్వు ఇంకా నమ్ముతున్నావు. కాని నేను మాత్రం ఇప్పుడు ఆ స్వప్నలోకమంతా నా మనస్సనే అణువులో జన్మించి జీవించి లయించింది అని తెలుసుకున్నాను. ఇలా తెలుసుకున్నాను కనుక ఇక నాకు దానిమీద సత్యత్వ బుద్ధి లేదు. అంటే అది సత్యమనే ఆలోచన లేదు. నీకు ఆ జ్ఞానం ఇంకా కలగలేదు కనుక నీకు నీలోకం సత్యమనే ఆలోచన పోవడం లేదు అని నువ్వు బోధిస్తావు. ఇది విని ఆ స్వప్నరాజు కొంచెం ఆలోచించి ఇలా అడుగుతాడు, అయ్యా, మా లోకంలో కొండలు, నదులు, రాజ్యాలు, సముద్రాలు, నిప్పు, గాలి, ఆకాశము ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడ్నుంచి పుట్టాయంటారు? కోట్ల కొలది జీవులున్నారు, జంతువులున్నాయి, జడ పదార్థాలున్నాయి, అవన్నీ ఎక్కడినుంచి పుట్టాయంటారు? దానికి నువ్విలా సమాధానం చెబుతావు, స్వప్నరాజా, నీ లోకంలోని చేతన పదార్థాలు, జడపదార్థాలు అన్నీ కూడా నేనే, నాలోంచే పుట్టాయి, నాలోనే కలిసిపోయాయి. స్వప్నరాజు మళ్లీ అడుగుతున్నాడు, అయ్యా, మీరివన్నీ సృష్టి చేశారు కదా, ఈ సృష్టికి ముడిసరుకులు మీకు ఎక్కడుంచి వచ్చాయి? దానికి నువ్వెలా సమాధానం చెబుతావు, ముడిసరుకు లేదు, మన్నూ లేదు, ఉన్నది నా మనస్సొకటే, అదే స్వప్నలోక సృష్టంతా చేసేసింది, వేరే ఏ సహాయమూ లేదు. స్వప్నరాజు మళ్లీ అడుగుతున్నాడు, అయ్యా, మీ మనస్సేమో చేతన స్వరూపంగా ఉంది, దానిలోంచి నాలాంటి స్వప్నలోక చేతన జీవులు జన్మించారంటే కొంత నయం, మా లోకంలోని జడపదార్థాలు కూడా చేతనాత్మకమైన మీ మనస్సులోంచే పుట్టాయంటే నమ్మడమెలా? ఆయ్సర్వ్. 7. దానికి సమాధానం నువ్విలా చెబుతావు, స్వప్నరాజా, నీ స్వప్నలోకం సత్యలోకమైతే దాంట్లో చేతనాలెట్లా పుట్టాయి, జడాలెట్లా పుట్టాయి అని ఆలోచించవచ్చు. నా మనస్సనే అణుగర్భంలో కనిపించిన నీ బ్రహ్మాండమే బ్రహ్మాండమైన అబద్ధం. అక్కడ కనిపించిన జడచేతనాలు రెండూ లేనివే కనుక అవి చేతనాత్మకమైన నా మనస్సులోంచి భ్రాంతరూపంగా దర్శనం ఇవ్వటంలో ఇబ్బంది ఏమీ లేదు. భ్రాంతి అనేక విచిత్రాలు చెయ్యగలదు కదా. స్వప్నరాజు చాలా లోతుగా ఆలోచించి చివరికి ఇట్లా అంటున్నాడు, అయ్యా, మీకు మెలకువ వచ్చాక మా లోకమంతా అసత్యమని మీకు తెలిసింది. మీకు మెలకువ రాక మునుపు సంగతి ఆలోచించండి. ఆ సమయంలో మా లోకంలోని కోట్ల కొలది జీవుల పరిస్థితి ఏమిటి? అప్పుడు నువ్వు కొంచెం జాలిపడి ఇట్లా చెబుతావు, స్వప్నరాజా, నిజం చెప్పక తప్పదు. మీ లోకంలో ఉండే కోటానుకోట్ల జీవుల మనస్సులన్నీ కలిపితే ఆ సమష్టి మనస్సే నేను. నిజానికి మీ సమష్టి మనస్సంతా కలిపినా సరే నాలో ఒక అంశమవుతుందేమో కాని పరిపూర్ణంగా నేను అని చెప్పేందుకు వీలులేదు. మీ లోకంలోని సమష్టి మనస్సే కాదు, అక్కడి జడపదార్థం మొత్తం కలిపిన జడ సమష్టిని కూడా నేనే. మీ చేతన సమష్టి, మీ జడ సమష్టి రెండు కలిపినా కూడా నాలో అంశమాత్రమే. మీరంతా దాన్ని అనుభవించే సమయంలో కూడా అదంతా లేని పదార్థమే. నిజంగా ఉన్న పదార్థమైతే అంతటి బ్రహ్మాండమైన లోకం నా మనస్సనే అనుగర్భంలోకి దూరి కూర్చోవటం సాధ్యం కాదుగదా. అయితే నీ దృష్టి నుంచి చూసినప్పుడు నేను నీ లోకానికి సృష్టికర్తని, నీ లోకానికి పరిపాలకుడి, నీ లోకం చివరికి లయించే లయస్థానం కూడా నేనే. నా దృష్టి నుండి చూస్తే మాత్రం నువ్వు నేనే, నీ శత్రువు నేనే, నీ ఆలోచన నేనే, నీ శత్రువు యొక్క ఆలోచన నేనే. నా పేరు ఆ అనుకో, నీ పేరు బి అనుకో, నీ శత్రువు పేరు సి. అప్పుడు నా దృష్టిలో ఆ బి, ఆ సి ఈ రెండు ఈక్వేషన్లు నిజమైతే బిసి అని చెప్పి తిరవలసిందే. కనుక నా దృష్టిలో నీ లోకంలోని జీవులందరూ ఒక్కటే. నువ్వు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు నాకంటే వేరుగా లేవు, నీ లోకం కూడా నాకంటే వేరుగా లేదు. నువ్వు, నీ లోకంలోని జీవులు, నీ లోకం, ఈ మొత్తం కలిపి నేనే. నాకంటే భిన్నంగా మీకు అస్తిత్వం లేదు. ఉన్నట్లు కనిపిస్తోంది గదా అంటే ఆ కనిపించడమే భ్రాంతి. నీ లోకంలో ఒక దేశం ఉన్నట్లు, ఒక కాలం ఉన్నట్లు, కొంత జడం ఉన్నట్టు, కొంత చేతనం ఉన్నట్టు, ఇలా భిన్న భిన్నంగా కనిపించడమే భ్రాంతి. సమ్యక్ విచారణ వల్ల నీకు ఈ భ్రాంతి తొలగిపోతే నీ లోకంలో దేశము లేదు, కాలము లేదు, జడము లేదు, జీవులు లేరు, నీ లోకమే లేదు. లేదంటే నాకంటే భిన్నంగా లేదు. ఈ స్థితిని నువ్వు పొందడమే మోక్షం.